Book 2 63 63 طرح الأسئلة 2 ప్రశ్నలు అడగటం 2 أنا عندي هواية నాకు ఒక అభిరుచి ఉంది أنا ألعب تنس నేను టెన్నిస్ ఆడతాను. أين يوجد ملعب تنس؟ టెన్నిస్ మైదానం ఎక్కడ ఉంది? هل عندك هواية؟ మీకేమైనా అభిరుచులు ఉన్నాయా? أنا ألعب كرة القدم. నేను ఫుట్బాల్ సాకర్ ఆడతాను. أين يوجد ملعب كرة القدم؟ ఫుట్బాల్ సాకర్ మైదానం ఎక్కడ ఉంది? ذراعي تؤلمني. నాకు భుజం నొప్పిగా ఉంది. قدمي ويدي تؤلماني ايضا. నా పాదం మరియు చెయ్యి కూడా నొప్పిగా ఉన్నాయి. اين يوجد طبيب؟ డాక్టర్ ఉన్నారా? عندي سيارة. నా వద్ద కార్ ఉంది. عندي ايضا موتور سايكل. నా వద్ద మోటార్ సైకిల్ కూడా ఉంది. اين يوجد موقف سيارات؟ నేను ఎక్కడ పార్క్ చేయను? عندي pull over. నా వద్ద ఒక స్వెటర్ ఉంది. عندي ايضا جاكيت وبنطلون جينز. నా వద్ద ఒక జాకెట్ మరియు ఒక జత జీన్స్ కూడా ఉన్నాయి. اين الغساله؟ వాషింగ్ మెషిన్ ఎక్కడ ఉంది? معي صحن. నా వద్ద ఒక కంచం ఉంది. معي سكين شوكه وملعقه. నా వద్ద ఒక చాకు, ఒక ఫోర్క్ మరియు ఒక స్పూన్ కూడా ఉన్నాయి. أين الملح والفلفل؟ ఉప్పు మరియు మిరియాల పొడి ఎక్కడ ఉన్నాయి?